ేతం వై మృదం పూర్ణమాసేనుర్వాప్యమపశ్యత్తేనోపాహతయద్వై మృధ పూర్ణమాసేనుర్వాప్యవతి మృధదేవతేన యజమానోపహత ఇంద్రో వృత్రకం హత్వా దేవతాభిష్టేంద్రియేణ కవ్యాధ్యేయమష్టాకపాలమమా ్యామపశ్యతేంద్రం దితం నిరవత్తేన వైద దేవతేంద్రియం చావారుంధయదాగ్నేయోష్టాకపాలో మాస్యాంభవత్తేంద్రం దధి దేవతాశ్చైవ తేనేంద్రియం జగజమానోపరుంధ ఇంద్రస్య వృత్రం జగృడ ఇంద్రియం వీర్యం పృథివీ మనవ్యాక్షోషయో వేరుతో భవన్ ప్రజాపతిముపాధావద్వృత్రం మే జగృడ ఇంద్రియం వీర్యం పృథివే మనవ్యారక్తదోషయో వేరుతో భూపణ్యజిత ప్రజాపతి పశూన ప్రవీధేతమై సన్నయతే జయత్మజమోషేభ్యోధ్యాత్మా సమనగంత ప్రత్యదుహనయత్ సమనగంతత్సాన్నాయ్యత్సాన్నాయ్యత్మయ్యత్ప్రత్యదుహంతత్ప్రతిధుర ప్రతిధుక్తకం సమనైష ప్రత్యదుఃఖం నతు మయిశ్రయదైత్యబ్రవీదేతదస్మై శుతం కురుతేత్యబ్రవీతదస్మై శుతమకుర్వన్నింద్రియం వామాస్మిన్ వీర్యం తరశ్రయంత క్షుతస్య సుదత్తకం సమనైష ప్రత్యదుఃఖం శుతమక్రం నతు మాధులోకే ్రవీదేతదస్మై దధి కురుతేత్యబ్రవీతదస్మై దగ్గుర్వం తదేనమధినోద్ద్రోదధిత్వం బ్రహ్మవాదినో వదంతి పూర్వస్యావదేయం దధి పూర్వం క్రియత ఇత్యనాధృత్య తక్షులస్యైవ పూర్వస్యావద్యేదింద్రియమేవాస్మిన్వీర్యగ్రశ్రుత్వా దద్ధ్రోపరిష్టాధ్యునోదిగథా పూర్వముపై జయత్పూతికైర్వాహన్నవ సౌమ్యం తద్యక్వలేరాక్షరం తద్యత్తంగులైర్వైష్దేవంతర్జరాదంచేనమానుషంతర్జర్దధ్యానక్షేంద్రాదనక్తిజ్ఞంతత్యాంద్రవృత్రగం హత్వా పరాహం పరావతమగచ్చత పారాధమి మన్యమానస్తం దేవతా ప్రైషమేచ్ఛన్ ్రవేత్ ప్రజాపజలియ ప్రథమో నవిందలిలస్ ప్రథమం భాగథే గమిలితం పితరోన్వవిందం తస్మాభ్య పూర్వేద్య ప్రియతే సోమా వాస్యాం ప్రత్యాగచ్చత్తం దేవా అభితమగచ్చన్ తామా వై నోద్యవసతీంద్రో హి దేవానాం వసుదమా వాస్యాయామావాస్యత్వం బ్రహ్మవాదినా వదంతి దేవత్యగం సాన్నాయ్యమిది వైశ్వదేవమిది బ్రూయాద్యుష్పేషిదేవా భాగధేయమభిసమగచ్చంతేత్యథో ఖల్వైంద్రమిత్యేవ బ్రూయాదింద్రం వావతే తద్భిజ్యంతోభిగమగచ్చంతేతి బ్రహ్మవాదినా వదంతి సత్వే దర్శవోన్నమాసౌ యజేతయే నౌసేంద్రౌ యజేతేతి వై మృధ పూర్ణమాసేనుర్భాప్యోభవతిరేణ పూర్ణమాసస్తేంద్ర ఐంద్రం దధ్యమాభాస్యాయాంతేనామాభాస్యాసేంద్రాయ ఏవం విద్వాన్ దర్శవోన్నమాసౌ యజతేంద్రావే వై నౌ యజతేష్మాయీయానాగమసీయ భవతి దేవా వై యజ్ఞేర్వదురా కుర్వదతే దేవాష్టిమపశ్యన్నా వై స్మేకాదశకపాదకం సరస్వతీ చరగం సరస్వతే చరంతాం పౌర్ణమాతకం సగస్థాప్యానిరవమంతతో దేవా అభవన్ పరాసురాయో భ్రాతృవ్యభాన్ స్యాత్ స పౌర్ణమాతకం సగస్థాప్యైతామిత్యమనుర్భవే పౌర్ణమాసే నైవ వజ్రం భ్రాతుర్యాయ ప్రభృత్యాజ్ఞావేత్నవేన దేవతాశ్చైద్యం జ్రాతుర్యస్య వృందే మిథునాన్ పశోన్ సారస్వతాభ్యాం యావదేవాస్యాత్సర్వం వృందే పౌర్ణమాసీమే వయజే తద్భ్రాతుర్యభాన్నామా భ్రాతృవ్యం నాప్యాయేతి సాగం ప్రస్థాయేన పశుకామోయస్మై వాల్పేనాహరంతి నాత్మనాదృప్య దినాన్యస్మై దాదయస్మై మహతాదృప్యప్యాత్మనా దాప్యన్యస్మై మహతా పూర్ణగం హోతవ్యం తృప్తయే వైరమింద్ర ప్రజయా పశుభిస్తర్పయతి దాను భాగ్రేణ జుహోదినభి బ్రహ్మయమాహుతిమానసౌదుంబరం భవత్యోర్వాదంబరవోర్పశవోర్జైవాస్మానోర్జం పశోనవరుంధే నాగదశ్రేర్మహేంద్రయత్రయో వేగదశ్రయశ్వశ్రువాంద్రామణిరాజన్యస్తేధాం మహేంద్రో దేవతాయో వే స్వాన్ దేవతామతియజతే ప్రస్వాదే దేవతాగేశ్యవతేన పరాం ప్రాప్నోతి పాపీయాన్ భవతి సంవత్సరమింద్రం యజేత సంవత్సరహంభ్రతన్నాస్మైవేనం దేవతే సోమయా జీతన్న చేత నాగతం వాయేత పర్యోగ సోమయా జీయత సోమయా జీతన్న పరిమోషదేవ సోమృతం సోమరేవ శిక్ష్యతే సోమయాజ్యేవ పయసైవ పయ ఆత్మంధత్తే వివాగేతం ప్రజయా పశుభిరర్థయతి వర్ధయత్యస్య భ్రాతృవ్యంగ్యస్య హవిర్నిరక్తం పురస్తా చంద్రమా అభ్యుదయచిత్రేధాతం దులాని విభదే మధ్యమాశ్రుత్తానంగనేధాత్రే పురోడాశమష్టాకపాలం కురుయాద్యేష్టమిష్ఠాస్తానింద్రాయ ప్రధాత్రే రథగ్నిష్టలంగేనిష్ఠాస్తానమిష్టమేషమిష్టాకశితే జలమగ్నేవాస్మై ప్రజాన్ ప్రజనగతి వృద్ధామింద్ర ప్రయచ్చతి యజ్ఞా వే విష్ణః పశవశ్యపల్యజ్ఞేవ పశుశ ప్రతిష్టదినద్వేదేతోత్తరయాత్తరయా సంప్రదయజేత పూర్వయా సంవత్కుర్యాన్నేష్టర్భవదినయజ్ఞస్తదలక్లేద ముఖ్యపగర్భో జాగతయేకామేవ యజేత ప్రగర్భోస్య జాగతేనాదృత్య తద్వే ఏవ యజేత యజ్ఞముఖమేవ పూర్వయా లభతే యజత ఉత్తరయా దేవత ఏవ పూర్వయా వరుంధరింద్రియ ఉత్తరయా దేవలోకమేవ పూర్వయా విజయతి మనుష్య లోకముత్తరయా భూయతో యజ్ఞకృతోనుపైజావే సుమనామేర్యమద్దే దానం పశ్చాచంద్రమా అభ్యులేస్మిన్నేవాస్మై లోకేర్ధృతం భవతి దాక్షాయణ యజ్ఞేన సువర్గకామోయజేత పూర్ణమా శేసన్నరేన్మైత్రావరుణ్యామిక్షయామా భాస్యాయాన్యజేత పూర్ణ సేవై దేవానాగం సుతస్తేషామేతమర్థమాసం మృసుతస్తేషా మైత్రావరుణే వశామా భాస్యాయామనో బంధ్యాయత్పోర్వేద్యుర్యజదేవేతి మేవ తత్కరోతి యద్వత్సారపా కరోతి సదోహవిధానే ఏవ సంవినోతి యద్యజతే దేవై దేవ సుత్యాగం సంపాదయతి స ఏతమర్థమాసగం సమాదం దేవై సోమం పిబతి యన్మై ్రావరుణ్యామిక్షయామా భాస్యాయాంగ్యజతేయైవాసో దేవానాం వశానో బంధ్యాసో ఏవైతస్య సాక్షాద్వాదేశదేవానభ్యారోహతి యజ్ఞమభ్యారోహతి యథా ఖలు వై శ్రేయానభ్యారోఢ కామయతే తథా కరోతి యజ్ఞవమిధ్యతి పాపీయాన్ భవతి యది నావమిధ్యతి సంజ్ఞావృత్కామయేతేన యజ్ఞేన యజేత క్షురవృత్యేతయజ్ఞస్తాజపుణ్యో వా భవతి ప్రభావీయతే తస్యైతద్వృతన్నానృతం వదేన్న మాకం సమస్తీయాన్నస్తి యముపేయాన్నాస్య పన్పూలనేన వాసః పన్పూలయే కృతేతద్ధి దేవాసర్వన్న కుర్వంతి ఏష వై దేవరథో యద్దర్శ దర్శపోర్ణమాసో యోదర్శపోర్ణమాసా విశ్వాసో మే నగిషదేవాదేవానామవస్యేతాంగాపరోగుండిదంభక్షరస్వేర్దర్శపోర్ణమాసోయేవం విద్వాందర్శపోర్ణమాసో యజతేంగాపరోగష్ేవ సంవత్సరస్య ప్రతిదధాత్యేతే సంవత్సరస్య చక్షుషేయద్దర్శపోర్ణమాసో యజేవం విద్వాందర్శపోర్ణమాసో యజతేతాభ్యామేవ సువర్గం లోకమన పశ్యత్తేషా వై దేవానాం విక్రాంతిర్యద్దర్శపోర్ణమాసో యజేవం విద్వాందర్శపోర్ణమాసో యజతే దేవానామేవ విక్రాంతిమహవిక్రమదయేషమేతే భయాన పంథాయద్దర్శపోర్ణమాసో యజేవం విద్వాందర్శపోర్ణమాసో యజతే యజేవతే భయాన పంథాష్టకం సమారోహత్యేతౌ వై దేవానాగం హరియద్దర్శపోర్ణమాసో యజేవం విద్వాందర్శపోర్ణమాసో యజతేయామేవ దేవానాగం హరితాభ్యామేవే బ్రహ్మవ్యం వహత్యేతద్వై దేవానామాస్యద్దర్శపోర్ణమాసో యజేవం విద్వాందర్శపోర్ణమాసో యజతే సాక్షాదేవ దేవానామాస్యజుహోద్యేషమేహమిర్ధాని యోదర్శపోర్ణమాసగాజీ సాయం ప్రాతరగ్నిహోత్రం జుహోతి యజతే దర్శపోర్ణమాసాపహరహరిహరిధాని నాగం సుతో యజేవం విద్వాందర్శపోర్ణమాసో యజతే హవిర్ధాన్యస్మేది సర్వమేవాస్య పరిహిష్ట్యం దత్తం భవతి దేవా వా హరియజ్ఞే దర్శపోర్ణమాసావపునంతౌ వా ఏకౌ భూతౌ మేధ్యౌ యద్దర్శపోర్ణమాసో యజేవం విద్వాందర్శపోర్ణమాసో యజతే భూతావేవైనౌ మేధ్యౌ యజతే నామాస్యాయాంచపోర్ణమాస్యాంచస్త్రియముపేయాయజుపేయాన్నిరింద్రియస్య సోమస్య వైరాగ్యార్ధమాసస్య ేదాంతయక్ష్మాచ్ఛద్రాజానైయక్ష్మాహరదిగద్రాజయక్ష్మస్యజన్మయత్పాపీయానభవత్తత్పాపయక్ష్మస్యయజ్జాయాభ్యామవిందత్తజ్జాయేణ్యస్తయ ేవనమస్తన్నుపాదావత్తేభ్రూతాంబరం వృణావహ ఆరుం దేవానా భాగజే అసావసి దేవా సదృశీ నాగం రాత్రేణామమాభాస్యాయాంచపౌర్ణమాస్యాంచేవాయుజ్యంతయేతేహి దేవానాం భాగధే భాగధ అస్మే మనుష్యా భవంతి యదేవం వేద భూతాని కృతమగ్నం సద్యో మనుష్యా అర్ధమాసే దేవా మాసి పితరః సంవత్సరే వనస్పతయస్తస్మాదహరహర్మనుష్యా అసనమిచ్ఛంతే అర్ధమాసే దేవా యుజ్యంతే మాసి పితృభ్యః క్రియతే సంవత్సరే వనస్పతయః ఫలం గృహ్ణంతి యజేవం వేదహంతి క్షుధం భ్రాతృవ్యం దేవాన యజుష్యశ్రయంతతే సామన్మేవాశ్రయంతహింకరోతి సామైవాకరిహింకరోతి యత్రైవ దేవాశ్రయంతైనాన్ ప్రయుంతే హింకరోతి వాచకే వైషయోగో హింకరోతి ప్రజా ఏవ తద్యజమానసృజతే త్రిప్రథమామన్వాహత్రిమోత్తమాంగ్యస్యైవ యద్వర్షన్నహ్యత్య ప్రస్రగుంసాయ సంతతమన్వాహ ప్రాణానామన్నాజ్ఞ ధోరక్షసామపహత్తే రాసంతరే ప్రథమామన్వాహ రాసంతరో వా అయం లోక ఇమమేవ లోకమభిజయతి త్రిర్విగృహ్ణాదిత్రయమే లోకా ఇమానేవ లోకానభిజయతి బార్హదేముత్తమామన్వాహ బార్హతో వా అసౌ లోకోముమేవ లోకమభిజయతి ప్రభో వా జాయిత్యనిరుక్తాం ప్రజాపత్యామన్వాహ యజ్ఞో మే ప్రజాపతిర్యజ్ఞమేవ ప్రజాపతిమారభతే ప్రభో వాజాయిత్యన్వాహాన్నం వై వాజాన్నమేవరుంధే ప్రభో వాజాయిత్యన్వాహ తస్మాత్ ప్రాచీన గుంధేతోభీయతే వీతయిత్యాహ తస్మాత్ ప్రజాజాయంతే ప్రభో వాజా ఇత్యన్వాహమాసా వై వాజార్థమాసా అభిద్యమో దేవా విష్ణం దోగోర్ఘృతాజి యజ్ఞో దేవాంజిగాజిగిషమానస్సుం నగృతమసీతమధియజ్ఞస్య ప్రియంధామావరుంధేయం కామగేత సర్వమాయలు యాది నిప్రభోమాజాయుజితశ్చానోచ్చాయాహివేతయగిరి సంతతముత్తరమర్ధర్చమాలభేన అస్మై సంయుక్త అవరుద్ధా సర్వాసి సందుక్రే సామిధేనేనామేవాహం వర్ణం వేదేత్యమ్రవేద్యర్భృతమత్పదమనోచ్యదేశమిద్భ్యరంగిత్యాహసామిధేని శ్వేతజ్యోతిర్జనగస్త్రియస్తేనగిత్రియస్తేనగిద్గాయత్రియస్త్రియస్తేనగిత్సామిధేన్యోషన్మదేమన్వాహదేనముగ్స్వదేస్తేనసేంద్రాస్తేనమిథునాయజ్జేవానాం దూత ఆసీతు సనాగామ్యోసురానాం తౌ ఇంధనమన్విద్ధరిత్యాహమనుర్ఖ్యేతముత్తరో దేవేభ్య ఐంధృష్ఠుధరిత్యాహ్యేత ఏతమస్తు తన్మి ప్రాణమతి దైత్యాహవేత్రాక్యేక్షుశ్రువాంస ప్రియతమాజ్ఞానామిత్యాహ ప్రణేర్యజ్ఞానామిత్యాహైషిదేవదోదోహోదేత్యాహనక్యేతం కశ్చన తరదిలోమ్యమాదిత్యాహ సర్వజ్ఞేన దేవానాగుంజివాగస్తం పరిభోరసీత్యాహ దేవాలిత్యేష పరిభోర్యద్బ్రూజా దావః దేవయతే యజమానాయ విభ్రాతృవ్యమస్మే జనయే దావః దేవాలి యజమానాయ ఇత్యాహ యజమానమే వైతేన వర్ధయత్యగ్నిమగ్నావః సోమమావహేత్యాహ దేవతాయేవదద్యథా పూర్వమహ్మయథ ఆచాగ్నే దేవానివః సుయజాత యజజాత వేదయిత్యాహాగ్నిమే వదత్సర్గస్య దిశోస్తి సంసితో దేవేభ్యోహవ్యం వహత్యగ్ని హోదేత్యాహాగ్నిర్వై దేవానాగం హోదాయేవ దేవానాగం హోదాతం వృణేతే స్మ వయమిత్యాహాత్మానమేవ సత్రంగమయని సాధుతే యజమాన దేవదేత్యాహాశిషమే వైతామాశాస్తే యద్బ్రూయాద్యోగం హోదారమవృథాయిత్యగ్నినో భయతో యజమానం పరిగృహ్ణీయాత్మాయుధ స్యాద్యజమాన దేవత్యా వే జుహోర్భ్రాతుల్యదే భక్త్యాపభర్దర్వేగివ భ్రూయాద్భ్రాతుల్యమస్మై జనయేభ్యదవదే మధ్వర్యోస్తృజమాస్య స్వేత్యాహ యజమానమేవైతేన వర్ధయతి దేవాయుమమిత్యాహ దేవానిక్యేషామతి విశ్వవారామిత్యాహ విష్ణగ్యకామతీడామహే దేవాగం ఈడేణ్యాన్నమస్యామ నమస్యానే యజామయజ్ఞిగానిత్యాహ మనుష్యా వాణ్యా నమస్యా దేవాయజ్ఞియా దేవతాయేవ తద్యథా భాగంగజలి త్రేగస్త్రిజానన బ్రూజాద్రాజన్యస్య త్రయో వా అన్యేరాజన్యాత్ పురుషా బ్రాహ్మణో వైశ్య శూద్రస్థానేవా స్వా అనుకాంకరోభి పంచదశాను బ్రూజాద్రాజన్యస్య పంచదశో వీరాజన్యస్మగే వై అగ్రస్తో మే ప్రతిష్టాపయతి త్రిష్టుభా పరిదధ్యాదింద్రియం వై త్రిష్టుకింద్రియకామః ఖలు వైరాజన్యో యజతే త్రిష్టుభైవా స్మానింద్రియం పరిగృహ్ణాది యది కామయేణ బ్రహ్మవర్చసమస్తి గాయత్రియా పరిదధ్యా బ్రహ్మవర్చసం వై గాయత్రే బ్రహ్మవర్చసమేవ భవతి సప్తదశాను బ్రోధా వైశ్యస్య సప్తదశో వై వైశ్యస్తే వై నగ్నస్తో మే ప్రతిష్టాపయతి జగత్యా పరిదధ్యా జాగదా వై పశవః పశుకామః ఖలు వై వైశ్యో యజతే జగత్యైవాస్మై పశూన్ పరిగృహ్ణాత్యేక వింశతి మన బ్రూజాత్ ప్రతిష్టాకామస్తైక వింశ స్తోమానా ప్రతిష్ట చతుర్వింశతి మన బ్రూజాత్ బ్రహ్మవర్చసకామస్య చతుర్వింశత్యక్షరా గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం గాయత్రియైవాస్మై బ్రహ్మవర్చసమవరుంధ త్రిగుంశత మన బ్రూజాదన్నకామస్య త్రిగుంశదక్షరాజాన్నం విరాజైవాస్మాన్నాద్యమవరుంధ ద్వాత్రిగుంశతమన బ్రూజాత్మతిష్టాకామస్య ద్వాత్రిగుంశలక్షరానష్టగనష్టందాం పదిష్టా ప్రదక్షిత్యేషత్రిగుంశతమన బ్రూజాత్ పశుకామస్య షత్రిగుంశలక్షరాఘలేభారిహదా పశవ బృహత్యైవాస్మై పశోనవరుంధే చతుశ్చత్వారిగుంశతమన బ్రూజాదింద్రియకామస్య చతుశ్చత్వారిగుంశలక్షరా త్రిష్టగింద్రియం త్రిష్టభైవాస్మాయింద్రియమవరుంధే అష్టాచత్వారిగుంశతమన బ్రూజాత్ పశుకామస్యాష్టాచత్వారిగుంశలక్షరా జగతీ జాగదా పశవో జగత్తైవాస్మై పశోనవరుంధే సర్వాణి ఛందాగస్య న బ్రూజాత్ బహుజాజినః సర్వాణి వామేతస్త ఛందాగస్య వరుద్ధాని గా బహుజాజ్యపరిమితమన బ్రూజాదపరిమితస్యావరుద్ధ్యై వేదం మనుష్యాణాం ప్రాజేనా వేదం పితృణాముపవేదం దేవానాముపవ్యయతే దేవలక్ష్మమేవ తత్పురుషే తిష్ఠన్నన్ వాహ తిష్ఠన్నం తిష్ఠన్నం వాహవర్గస్య లోకస్యాభిజిత్య ఆసీనాయస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి యక్రౌంచమన్ వాహ సుదంతద్యన్మంత్రం మానుషంతద్యదంతరా తత్సదేవమంతరా నోచ్యకం సదేవ్రాయ విద్వా సోమే పురా హోతారో భూవం తస్మాభ్యానో భూవన్నపంసాన సమరుక్షన్నంతర్వేద్యన్య పాదో భవతి బహిర్వేద్యన్యోసాన్ బాహాధ్వనాం విధృత్తే పథాముసగం రోహాయాథో భూతం చైవ భవిష్యత్యావరుంధే సో పరిమితం చైవాపరిమితం చావరుంధే సో గ్రామ్యాగశ్చైవ పశూరారణ్యాగశ్చావరుంధే సో దేవలోకం చైవ మనుష్య లోకం చాభిజయతి దేవా వైరామిధేనేరణోచ్చైజ్ఞాన్నవశ్యాన్ స ప్రజాపజస్తోష్ణేమాఘారమాఘారయత్తదో వై దేవాయజ్ఞమన్నవశ్యనయత్తోష్ణేమాఘారమాఘారయతి యజ్ఞస్యానుఖ్యాత్యాథోసామిధేనేరేవాభ్యనత్యలోక్షోభవతి ఏవం వేదాథో తర్పయత్యేవైనాశ్రుప్యతి ప్రజయా వసుధర్య ఏవం వేదయదేకయాఘార ేణీయాద్యద్వాభ్యాంతేణీయాద్యత్రేమనసాఘారయతి మనసాఖ్యాప్తమాప్యతేజమాఘారయత్రిథం వక్కారం వాచ్య మనశ్చాత్పీయేతామహం దేవేభ్యోహవ్యం వహామేతి వాగబ్రవీరహం దేవేభ్యైమనస్త ప్రజాపదిం ప్రష్టమేతాగం సోభ్రవే ప్రజాపదూతి మనసోధియద్ధి మనసాధ్యాయవాచావదతిభ్యన్న వాచాజుహవన్ నిత్య ప్రభేత్తస్మాన్మనసా ప్రజాపదయజుపది మనయి బహి ప్రజాపతి ప్రజాపతేవాప్యే పరిధి సంవాక్తి పునాత్యేవైనాంతం మధ్యమంతయోగే ప్రాణా ప్రాణానేవాభిజయతి తృదక్షిణాభ్యంతరే ఇమే లోకా ఇమానేవ లోకానభిజయతి తృదాభ్యంతయో వై దేవయానా పంథానస్థానేవాభిజయతి తృపవాదేత్రయో వై దేవలోకానేవాభిజయతి ద్వాదశ సంపద్యంతే ద్వాదశ మాసా సంవత్సర సంవత్సరమేవ ప్రీణాక్షసోసంవత్సరమేవాదు వర్గస్థోకస్థమష్ట్యాఘారమాఘారయతి ప్రాణస్తందమాఘారయతి ప్రాణానామన్నాద్యస్య సందత్యాధోరక్షసామపహత్యేయం కామయేత ప్రవాజుకస్యాది జింహంతస్యాఘారయేవాస్మాజింహన్నయతి తాజక్రమీయతే శిలో వాయేతాఘార ఆత్మా ధృవాఘారమాఘార్యద్ధృవాగం సమనక్యాత్మన్నేవ యజ్ఞస్య శిర ప్రతిదధాద్యగ్దేవానా ేవ్యోధురాణాంతో ప్రజాపతిం ప్రశ్చమేతాకం స ప్రజాపతి బ్రాహ్మణమబ్రవీదేతద్విబ్రూహేత్యాశ్రావకే జీతం దేవాశ్రుణతే దిమావదరబ్రవీదేవో హోతే దియమేవ దేవానాంతమవృణీతో దేవాభవన్ పరాసురాయస్యైవం విదుషః ప్రవరం ప్రవృణతే భవత్యాత్మనా పరాస్య భ్రాతవ్యో భవతి బ్రాహ్మణశ్చ బ్రాహ్మణశ్చ ప్రశ్నమేయాతాం బ్రాహ్మణాయాధిబ్రూయాధిబ్రాహ్మణాయాధ్యాత్మనేభ్యాయబ్రాహ్మణం పరాహ పానం పరాహ తస్మాబ్రాహ్మణో నపరోచ్యః ఆయుష్టాయుర్దాహ్నాప్యాయస్వదంతేవ దేహేషముదుత్తమం ప్రణో దేవ్యానోదివోగ్నావిష్ణో అగ్నావిష్ణో ఇమం మే వర్ణసత్వాయాం విదృత్యం చిత్రం అపాల్లపాదాఖ్యస్థాదుపస్థం జంహానామూర్ధో విద్యుదం వసానః తశ్చర్చేష్టం మహిమానం వహంతేర్హిరణ్యవర్ణాః పరియంతి యజ్ఞేః సమన్యాయంత్యుపయంత్యన్యాః సమానమూర్వన్నద్యః ప్రణంతి తమోషిజయోషిజయోగే దివాగం సమపాన్న పాదం పరితస్థురాపః తమస్మే రాయుమతయోగివానం మర్మృజ్యమానా పర్యంత్యాపః సశుక్రేణ శిక్వణా రేవదగ్గర్దేజాయాగ్నోఘతనిర్నిగప్సో ఇంద్రావరుణయోరహం సంవ్రాజోరభావణే తానో మృణాచయీతిషే ఇంద్రావరుణాయమధ్వరాయ నో విషేదనాయమహి శర్మ యక్షతం దీర్ఘ ప్రయజ్ఞమయోమనుష్యతి భయంజయేమ పృతనాదు దూఢ్యః ఆనామిత్రావరుణా ప్రభావాగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడోపయాసి జ్యేష్ఠా వన్హితమశ్రోషిదా నో విశ్వాద్వేషాగం శక్రమోఢ్యస్పత సర్వన్న అగ్నేవమో భవతిష్టో అస్యాష్టౌ అవయక్ష్మణో వరుణగురానో మేఘమృటేకం సుహవో నయేధి ప్రాయమగ్నిర్భరతస్య సింహే వియత్సౌర్యో నరోజనే బృహద్భాః అభియ పౌరం ప్రదనాసుతస్థో దీదాయదేవ్యో అతిథిః శివో నః ప్రదయక్షమన్మభువో యథావంద్యో నో హవేషు ధన్వన్నివ ప్రభాసిత్వమగ్ని యక్షవే పూరవే ప్రత్రరాజన్ విద్యోదిషా సత్వమగ్నే ప్రతీకేన ప్రత్యోషయాదు ధాన్యః వృక్షయేషు తీజ్యతే తగుం సుప్రతీకగం సుదృషగ్నిష్పంచమ విద్వాగం సో విదుష్టరగం సపేమ సయక్షద్విష్పావయినాని విద్వాన్ ప్రహవ్యమగ్నిరమృతే సమోచతే అగుంహోముచే విజేషయన్మాపిన ఇంద్రేంద్ర క్షత్రమింద్రియాణి శతక్రతోనుదాయి ఓం సమిధో యజతి వసంతమేవత్తో నామవరుంధేతనోన పాదంగజతిష్టమేవారుంధయిడో యజతి వర్షాదేవారుంధే బర్హిర్గజతి శరదమేవారుంధే స్వాహాకారంగజతి హేమంతమేవారుంధేత స్వాత్ స్వాహాకృతా హేమన్వశమోపసేజంతి సమిధో యజత్యుషసేవ దేవతా నామవరుంధేతనోన పాదంగజతి యజ్ఞమేవారుంధయిడో యజతి పశూనేవారుంధ ప్రజామేవారుంధే సమానయత ఉపభృతస్తే జోమాజ్యం ప్రజాపరి ప్రజా స్వేవతేజో దాది స్వాహాకారంగజలివాచమేవారుంధే దశతం పద్యం దేదశాక్షరా విరాడన్నం విరాట్ విరాజీవాన్నాద్యమవరుంధే సమిధో యజత్యస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి తనో నపాదంగజతి యజ్ఞయేవాంతరిక్షే ప్రతిష్ఠతిడో యజతి పదక్ష్మేవ ప్రతిష్టతి పరిహర్యదేవదేవ ప్రతిష్టతి స్వాహాకారంగజతి సుమగ్రదేవ లోకే ప్రతిష్టతి చేతావంతో వై దేవ లోకాస్తేవూర్ణం ప్రతిష్టతి దేవాసురాగేషు లోకేష్ స్పర్ధందతే దేవా ప్రయాజైరేభ్యో లోకేభ్యో ప్రాణుదంత ప్రయాజత్వయస్వం విదుష ప్రయాజాయుజ్యం ప్రయేభ్యో లోకేభ్యోభ్రాతృవ్యాక్రామం జుహోత్యభిజిత్తేయో వే ప్రయాజానాం మిథునం వేద ప్రజగా పశుభిర్మిథునేర్జాయతే సమిధో భక్మీరివగజతిమేకమివ మిథునం భక్మీరివగజతి బర్హిరేకమివ మిథునం తదేతద్వై ప్రయాజానాం మిథునయ్యదేవం వేద ప్రజయా పశుభిర్మిథునేర్జాయతే దేవానాం వా అనిష్టా దేవతా సన్నసాసునా యజ్ఞమజిఘాకం సంతే దేవా గాయత్రీం జౌహన్ పంచాక్షరాణి ప్రాచీనాని త్రీణి ప్రతీచీనాని తతో వర్మ యజ్ఞానాభవద్వర్మ యజమానా యత్ర యాజానో యాజా యజ్ఞం దేవర్మైవ దద్యజ్ఞాయ క్రియతే వర్మ యజమానాయ భ్రాతృవ్యా విభోత్తే తస్మాద్దరోసం పురస్తాబ్బర్హీయ పశ్చాద్దీయో దేవా వై పురారక్షోభ్యగ్ని స్వాహాకారేణ ప్రజాదేషు యజ్ఞం సగ్గస్థాప్యమపశ్యంతగ్ స్వాహాకారేణ ప్రజాదేషు సమస్థాపయన్ వివాజేన యజ్ఞం చిందన్ స్వాహాకారేణ ప్రజాజేషు సర్గస్థాపయంతి ప్రజాజానిష్ట్వా హవేగస్య దంతత్యా అథో హవిరేవా కరసో యథా పూర్వముపైతి పితా వై ప్రజాజా ప్రజానో యాజాయత్ ప్రజాజానిష్ట్వా హవేగస్యభిధారయతి పితేవదత్పుత్రేణ సాధారణం కరుతే తస్మాదాహుర్యశ్చైవం వేదయశ్చ న కథా పుత్రస్య కేవలం కథా సాధారణం విదయత్య స్కన్నమేవ తద్యత్ప్రజానేష్ స్కందతి గాయత్రేవ తేన గర్భం ధత్తే సా ప్రజా పశోయజమానాయ ప్రజనయతి చక్షుషే వాతే యజ్ఞశ్రయదాజ్యభాగౌ యదాజ్యభాగౌ యజతి చక్షుషే తద్యజ్ఞస్య ప్రతిదధాది పూర్వార్ధే జుహోతి తస్మాత్ పూర్వార్ధే చక్షుషే ప్రబాహుజుహోతి తస్మాత్ ప్రబాహుచక్షుషే దేవలోకం వాజమానోన పశ్యతి ప్రతిలోకం సోమేనోత్తరార్ధే దక్షిణాధే సోమాయమీమౌ లోకామణయోక్యాే రాజానౌ వాతౌ దేవతానాయ్యదగ్నే సోమావంతరా దేవత ఇజ్యేతే దేవతానాం విధృతే తస్మాద్రాజ్ఞామనుష్ట్యా విధృత బ్రహ్మవాదినా వదంతి కిం తద్యజ్ఞే యజమానః కురుతే నేనాన్యతో దదశ్చ పశోన్ రాధానో భయతో దదశ్చే మనోజ్జాభాగస్య జుషాణేన యజతి నాణ్యతో దోదాధార్య మనోజ్జ హవిషదితేన భయతో దోదాధారమోర్ధన్వతే పురాణ వాక్యా భవతి మోర్ధానమేవైనకం సమానాయత్వ్యాయజతిభ్యాదుర్గస్తేవ పశాన్ నియమతే కేశినకం హసాభ్యం కేశీసాగామిర్వాచ సప్తపదాంతే షక్పదేష్వో యజ్ఞే వీర్యేణ ప్రజాతాన్ భ్రాతృవ్యాన్ నృదే ప్రతిజనిష్యమానాయస్తి వీర్యేణోభయోర్లోకయోర్జోజద్ధత్తేయస్తి వీర్యేణ పూర్వార్ధేనాడ్వాన్ భునక్తి దఘనార్ధేన ధేనురితి పురస్కాల్లక్ష్మాదోన్ వాక్యా భవతి జాతానేవ భ్రాతృవ్యాన్ ప్రణుదల ఉపరిష్టాల్లక్ష్మాయాజ్యాజనిష్యమానానేవ ప్రతినృదతే పురస్కాల్లక్ష్మాపురోనుభాగ్యాభవత్యస్మిన్నేవలోకేజోజర్ధత్త ఉపరిష్టాల్లక్ష్మాయాజ్యాముష్మిన్నేవలోకే జ్యోజర్ధత్తే జ్యోతిష్మంతావస్మాయమో లోకో భవతో ఏం వేద పురస్కాల్లక్ష్మాపురోనుభాగ్యాభవతి తస్మాత్ పూర్వార్ధేనాడ్వాన్ భరక్తుపరిష్టాల్లక్ష్మాయాజ్యాతస్మాజ్జఘనార్ధేన ధేనుర్యేవం వేద భుంతగేన మేతో వజ్రాజ్యం వజ్రాజ్య భాగో వజ్రో వషట్కారస్త్రిపదమేవ వజ్రం సంభ్రత్యభ్రాతుర్యాయ ప్రహరత్య సంపత్కారమభవోర్యమషట్కరోత్యే గాయత్రే పురోభాగ్యా భవతి త్రిష్టజ్ఞాజ్యా బ్రహ్మన్నేవ క్షత్రమన్వారంభయతి తస్మాద్బ్రాహ్మణో ముఖ్యో ముఖ్యో భవతి ఏవం వేద ప్రైవైనం పురోనుభాగ్యయా ప్రణయతి యాజ్ఞయా గమయతి వషట్కారేణైవైనం పురోనుభాగ్యయా దత్తే ప్రయచ్చతి యాజ్ఞయా ప్రతివషట్కారేణ స్థాపయతి త్రిపదా పురోనుభాగ్యా భవతి త్రయమే లోకా ఏష్వేవ లోకేభ్య ప్రతిష్టతి చతుష్పదాయాజ్యాగదుష్పదనేవ పశూనవరుంధేభ్యక్షతోవషట్కారో దివాజ్జనమాన పశుష్వేవోపరిష్టాత్ ప్రతిష్టతి గాయత్రీ ృష్టవ్యాజ్యైషామే సప్తపదాశక్వేయద్వాశిక్షంతరశక్వమనిజలేవం వేద శక్నాద్యేవ యక్షతి ప్రజాపతిర్దేవేభ్యో యజ్ఞాన్ వ్యాధిసత్సహాత్మన్నాజ్యమధత్తం దేవాబ్రువన్నేషవామయజ్ఞోయరాజ్యమప్యేవనోత్రాస్మితి సోబ్రవేత్యజాభాగావస్తృణానభిఘారయాజ్యభాగావస్తృణంతభిఘారయంతి బ్రహ్మవాదినా వదంతి కస్మాత్ సత్యాజ్ఞాతజామాన్ యజ్ఞాని హవేగశ్చయాతయా మమాజ్ఞమిది ప్రాజా భక్త్యమిది ప్రోజాతయాతయా మాహి దేవానాం ప్రజాపతిరిది ఛందాగుంసి దేవేభ్యో పాక్రామ మన్నవో భాగానవ్యం రక్ష్యామేతురవత్తమధారయన్ వరోనుభాగ్యాయ్యాయే దేవతాయే వషత్కారాయచ్చురభత్తం జుహోది ఛందాయస్ ప్రేతాన దేవేభ్యోహవ్యం వహంతం గిరసో వా విదముత్తమాస్తు భర్గం లోకమాయం తదృశోయజ్ఞమాస్తభ్యమాగంతే పశ్యన్ పురోటాశం కోర్మం భోతకం సత్పం దంతమ్రమన్నింద్రాయ ధ్రియస్వ బృహస్పదయే ధ్రియస్వ విశ్వేభ్యో దేవేభ్యో ధ్రియస్వే రిసనా ధ్రియతమబ్రమన్నగ్నయే ధ్రియస్వే రిసోగ్నయే ష్టాకపాలో మా భాస్యాయాంచ పౌర్ణ భాస్యాంచుతో భవతి స్వర్గస్య లోకస్యాభిజిత్తే తమ ప్రవంగ్రవేక్షాక్షోపార్థోపార్చ్యేమవారమిపరిష్టాధభ్యర్జాధస్తాదుపారక్య స్వర్గస్య లోకస్య సమష్టే సర్వాణి కపాలాన్యభిప్రథయలితావతరోడాశానముష్ల్లోకే భిజయతి యో విదగ్ధస్తనేస్మాగంసేనాక్షిఛన్నం వేదేనాభిపాదేనిరక్షన్నం ప్రచ్యుతం వాదరస్మాల్లోకాధగతం దేవ లోకయ్యశ్రుతగం హవిరణభిఖారితమభిఖారిద్వాసయతి దేవత్రై వైరద్గమయతి యద్ేకం కపాలం నశ్యేదే గోపాసంవత్సరస్యాతవేదస్యాతయజమానప్రమీయేతయజ్ఞాయోద్వాదయతియజమానస్యోపీథాయజమానస్యాశ్వినౌ ప్రసోత్యాశ్వినో హస్తాభ్యామిత్యాహయత్తేషతభృష్టిరశివానస్మత్యోషతోమయిత్యాహవజ్రమేవ సత్సర్గశ్చర్భ్రాతృవ్యాయ ప్రహరిష్యాన్ సంభయజుర్హరత్యేతావదేవైవదేవేస్తావదేవ భ్రాతృజన్ నిర్భజతి తస్మాన్నా భాగం నిర్భజం నిత్రుర్హరత్రిమే లోకాభ్యదేవైరల్లోకాభ్యో నిర్భజతి తోష్ణేం చతుర్థకం హరత్యపరిమిత దేవేర్భజత్యుద్ధందిగదేవాస్యాభ్యంతరమహంత్యుద్ధందిస్మాదోషధయ పరా భవంతి మూలం ఛిణత్య భ్రాతృవ్యస్తేవ మూలం ఛిణత్య పితృదేవత్యాది ఖాతే యతి ఖనతి ప్రజాపతినా యజ్ఞముఖే నరం విదామా ప్రతిష్టాయి ఖనతి యజమానమేవ ప్రతిష్టాంగమయతి దక్షిణతో పరిహీయతి కరోతి దేవయజనస్తేవ రూపమః పురేషపతే కరోతి ప్రజావే పదభ పురేషం ప్రదయేమైనం పదభ పురేషవందం కరోత్యుత్తరం పరిగ్రాహం పరిగృహ్ణాత్యేతావదేవే పృథివీ యావదేవేజస్తావదేవ భ్రాతృవ్యం నిర్భజ్యాత్మనముత్తరం పరిగ్రాహం పరిగృహ్ణాది క్రూరమివేదత్కరోతి యద్వేదిం కరోతి అధిస్వధాతీతి జోయప్యదేశాం ప్రోక్షేరాసాదయత్యా భోవీ రక్షోగ్ధీరక్షమపహజ్యేష్టస్యవత్మన్ సాధయతి యజ్ఞస్య సందత్యైయం దృష్ట్యాత్తంధ్యాయేచ్ఛుదేవైనమర్పయతి.